வரம் விழிச்சே சன்னாயிலா வளத்தே அம்மாயிலா நீ கொண்டதே கோயிலை மன்மத நாம சம்வத்சரம் నా మనసే పాడెను నాదస్వరం తిరిసే ఈ పూలా మెరిసే నీ నవ్వులా నీరమ్మకే తుమ్మెదై చేరనా సారేణి కొంగున ఏరైవు పొంగిన పరువాలలో తేలనా చెక్కిలి కవితలు రాసేయి కౌగిలి తలుపులు తీసేయి మన్మథ నామ సంవత్సరం నీమేని వంపుల నీలోని సొంపుల కవ్వింపులో కాగనా దేహం ప్రాణం నీ పేర రాసివ్వనా నీ వంట కోనిది నీ వంట కానిది నీ వంటి కంటించనా చెప్పకు చప్పున చేసేయ్ తప్పని మాటకు మనసెయ్యి నా గాలిని ఊపిరై ఆడగా మన్మథ నామ సంవత్సరం నామదిలో పుట్టిన ప్రేమ జ్వరం విరిసే ఈ పువ్వులా మెరిసే నీ నవ్వులా కొమ్మసే కోయిలై చేరనా లలలా